మించినట్టు లైసెన్స్ ఇచ్చి ఎల్లలన్నీ దాటెందుకు పర్మిట్ దొట్టి వచ్చిన బాబి ఫ్లైట్ అక్కుదా ఆనింగలోనే సినాడదా నిన్ను ప్రేమించినట్టు పాస్వర్డ్ ఇచ్చా ఇక బయట స్పీడ్లో వైఫై ఇచ్చా వచ్చే ఈ బేబీ లాగిన్ పసు కసిగా పంపించి ఇచ్చే కిసు పట్టుకి తొట్టలా స్వప్నంకి తొట్టలా నీకోసం నేను పునమిల నా కోసం నువ్వున్నావే డార్లింగ్ హార్ట్లో బీచ్లని లైఫ్ అంతా స్విచ్లని నీ కోసం నేనున్నరా బాబా వైటింగ్ నీ తోడు చేరి ఆడాలని వైటింగ్ ఒక మాసు పాటు పాడాలని వైటింగ్ ఒక తెరి స్టెప్ వేస్తే రెస్పాన్స్ వచ్చి తెట్టరది రే వైటింగ్ నీ తోడు చేరి ఆడాలని వైటింగ్ ఒక మాసు పాటు పాడాలని వైటింగ్ ఒక తెరి స్టెప్ వేస్తే అక్కలో ఈనాడు కాదే కదే కాలం సమయం బాగుందంటే